ఏ ఊరే పిల్లనిది, ఓ పిల్ల ఓ పిల్ల నా రసగుల్ల, ఏం పేరే పిల్లనిది. ఎత్తు చెప్పులే సేగిరి పడ్డావు, పంజా ఒకటే చేసి పరిచయం చెత్తివి, పక్క పొంటలను ఆగమే చెత్తివి. ఎత్తు చెప్పులే సేగిరి పడ్డావు, పంజా ఒకటే చేసి పరిచయం చెత్తివి, పక్క పొంటలను ఆగమే చెత్తివి. ఏ ఊరే పిల్లనిది, ఓ పిల్ల ఓ పిల్ల నా రసగుల్ల, ఏం పేరే పిల్లనిది. మల్లె పూలన్నీ సిగిండ పెట్టి మెల్ల మెల్లంగా నడుస్తూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడుతురు అందరూ. మల్లె పూలన్నీ సిగిండ పెట్టి మెల్ల మెల్లంగా నడుస్తూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడుతురు అందరూ. ఏ ఊరే పిల్లనిది, ఓ పిల్ల ఓ పిల్ల నా రసగుల్ల, ఏం పేరే పిల్లనిది. ఏ ఊరే పిల్లనిది, ఓ పిల్ల ఓ పిల్ల నా రసగుల్ల, ఏం పేరే పిల్లనిది. ఏ ఊరే పిల్లనిది, ఓ పిల్ల ఓ పిల్ల నా రసగుల్ల, ఏం పేరే పిల్లనిది. ఎదురు కట్నమైన నేర్చిన పిల్ల, ఇండాల గుళ్ళోన పెళ్లి చేసుకుంటా, ఏలు పట్టి పోలు తిరుగుతున్న పిల్ల, నాయలు వట్టరాయే, ఓ పిల్ల ఓ పిల్ల వయ్యారి పిల్ల, మూడు ముళ్ళు ఎత్తనే.